276 లబ్ధపతేః సం భా లబ్ధపతేః లబ్ధః స్వేచ్ఛేన స్వయం పరే పతేః కామేశ్వరో యయా సా తథా ఆం వి స్వయంవ ధనర్మనందు తన ఇచ్ఛానుసారము కామేశ్వర దేవుని వరించిన దగుట వలన కామేశ్వరి లబ్ధపతేః ఎని గుణసంఖీ తనము చేయబడుచున్నది.